భౌతిక శాస్త్రం ఎలా మారింది? పుస్తకం 6వ భాగం. ఇదే కాలంలో కాంతి శాస్త్రం మీద కూడా ఎన్నో ప్రయోగాలు చేశాడు. తెల్లని కాంతి పట్టకంలో 7 రంగులుగా విడిపోతుంది. మరో పట్టకం వాటిని తిరిగి కలపగలదు. ఒకే రంగు ఉంటే మార్పు లేకుండా ప్రసారం అవుతుంది. ఈ ప్రయోగాలు న్యూటన్కి ఎంతో కీర్తిని గౌరవాన్ని తెచ్చాయి. 1669 కేంబ్రిడ్జ్లో అధ్యాపక స్థానం, 1672 ఎఫ్ఆర్ఎస్ దానితో పాటు హూక్ వంటి దీర్ఘకాల శత్రుత్వం కూడా కొందిచ్చాయి. కాంతిలో ఉన్నది అతివేగంగా కదిలే రేణువులే అని తప్పుగా అనుకున్నాడు న్యూటన్. దీనికి మారుగా మరో సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు హ్యూజెన్స్. శబ్దంలాగే కాంతి కూడా తరంగాలుగా వ్యాపిస్తుంది. శబ్దం మలుపు చుట్టూ తిరుగుతుంది, కానీ కాంతి తిరగదే. న్యూటన్ హ్యూజెన్స్ ప్రతిపాదనని తోసిపుచ్చాడు. దానితో వాదోపవాదాలు పెరిగాయి. ఎడ్మండ్ హేలీ తనని శాంతింపజేసి హితవు చెప్పాడు. కోపర్నికస్ ప్రారంభించిన విజ్ఞాన విప్లవానికి ప్రిన్సిపియా పరాకాష్ఠ. మానవ చరిత్రలోనే అదో మైలురాయి. ప్రకృతి ధర్మాలను వర్ణించే గణిత సూత్రాలు అనబడే గ్రంథంలో న్యూటన్ ఒక యాంత్రికమైన విశ్వాన్ని సమగ్రంగా సూత్రీకరించాడు. గెలీలీ ఊహించిన గతి నియమాలకి స్థిర రూపం ఇచ్చాడు. అచల స్థితిలో కానీ సమగమన స్థితిలో కానీ ఉన్న వస్తువు బాహ్య శక్తుల ప్రభావం చేత తప్ప అదే స్థితిలో ఎప్పటికీ ఉంటుంది. 2వ నియమం త్వరణం అనేది బలము బై ద్రవ్యరాశికి సమానమవుతుంది. ఇక ప్రసిద్ధిగాంచిన 3వ నియమం ప్రతి చర్యకి తత్సమానమైన వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది. దానితో పాటే వచ్చిన ఎన్నో చిక్కులు. తన అసమాన కుశాగ్ర బుద్ధితో పరిశీలించి విశ్వంలో 2 వస్తువుల మధ్య అయినా గురుత్వాకర్షణ ఉంటుందని ప్రతిపాదించాడు. గ్రహగతులను శాసించే కెప్లర్ నియమాలన్నీ క్రమబద్ధంగా నిరూపించి విశ్వగతులకి ఇప్పుడు న్యూటన్ నిర్వచనం చెప్పాడు. చంద్రుడి గతిలో అవకతవకలకి, భూమి నడకలో తడబాటుకి కారణం కనుక్కున్నాడు. న్యూటన్ బోధించిన యాంత్రికమైన విశ్వదర్శనం యొక్క ప్రభావం శాస్త్రజ్ఞుల మీద ఎంతో కాలం ఉండిపోయింది. కాంతి శాస్త్రంలో, ఉష్ణగతి శాస్త్రంలో, విద్యుదయస్కాంత శాస్త్రంలో. న్యూటన్ తర్వాత కాలంలో సులభమైనవే అయినా ముఖ్యమైన పరిణామాలు కొన్ని సంభవించాయి. రోమర్ కాంతి వేగాన్ని కొలిచాడు. అయితే బ్రాడ్లీ కట్టిన విలువ ఇంకా ఖచ్చితమైనది, ఎందుకంటే అతడు దృష్టి నిక్షేప పద్ధతి వాడాడు. ఉష్ణమానం ఆ రోజులలో చాలా మానవీయ శాస్త్రం. ఈ ఫారెన్హీట్కి అంకెలు ఎంత ఇబ్బందిగా ఉండేవో అంత సరదా. ఫారెన్హీట్ కొన్ని ముఖ్యమైన పరిశీలనలు చేశాడు. ద్రావకాలు ఎప్పుడు కొన్ని ప్రత్యేక ఉష్ణోగ్రతల దగ్గరే మరుగుతాయి, పీడనాన్ని పెంచితే తప్ప. ఉష్ణ విషయంలో కేవలం ఉష్ణోగ్రతే కాకుండా మరెన్నో విషయాలు ఉన్నాయని మొట్టమొదట గుర్తించిన వాడు జోసెఫ్ బ్లాక్. ఆవిరి కావాలంటే నీటిని మరిగించాలి, అలాగే నీరు కావాలంటే మంచుగడ్డను వేడి చేయాలి. కరిగేటప్పుడు మరిగేటప్పుడు ఉష్ణోగ్రత మారదు. నిశ్చయంగా నీటిలో కన్నా ఆవిరిలో వేడి ఎక్కువ. ఉష్ణరాశికి క్యాలరీ అని పేరు పెట్టాడు. అదొక విచిత్రమైన వస్తువు, దీనికి బరువు లేదే, కానీ చాలా ఉపయోగకరమైనది. ఈ క్యాలరీతో పనిచేయించగలను అని జేమ్స్ వాట్ అనుకున్నాడు.